ఉత్తరూపలాత్ మాయమతి సివి విఘ్నేశ్వర మహాత్మ్య ఈయదినేది వెలికడ బంధనాగారేట గిహిళ్ళ కొట్టుగెందవియన్ మునగైల తీయనవా ఎహిది ఓ కొట్టుగెందవియన్ సమంగ కథాబహ కర్ల వంటి తేగి భోగ తిరినమల ముఖ ఎహిది ప్రకాశ అక్కల్ల తీర్మా హూవిసిన్ కాంత రదవి అంట అమోవాసిన్ సభాంక్యాల్లక్వత్ మే బంధనాగారతులు నే పహసుకన్ నే కిల ప్రకాశ అక్కల్ల తీను మీకు ఇతామ పెహదిలి ఎక పెత్తకిం ప్రభాకరన్ వీరయాకియమీన్ ప్రభాకరన్ వీరత్తిట నంగన గమం మహాఘాతకేక్వ వీరత్తిట నంగన గమం ఒహుగే పుంచి పుంచి ఘాతకోటిక కొట్టి సంవిధాన వెనువెన్ ఘాతన కరపు ఆయ కొట్టి సంవిధాన వెనువెన్ మెగటే సమాజే వేసనేట్ లక్కరపు ఆయవ రక్తవాదీన్న ఘాతకీన్న అపరాధకారీన్న అత్తరంగు ఇద్యం దేశపాలన చిరకరు అనలిస లోకేట హనున్నాదిమి ఏ దేశపాలన చిరకరు అంటే అవశ్య అవం పహసుకం వత్ నేకేల మే లోకేట ప్రకాశ నికుత్క్రమి విఘ్నేశ్వర మహాత్మ శరసిన్ని శ్రీలంకావతుల దేశపాలన చిరకరు అని నిన్నో ఆయ ఏ దేశపాలన చిరకరు అంటే అడంతేట్టంకరనో ఆయ పహసుకం సలసంది నేకేల జినీవా మానవింకం సముడు విత్ ఏ దిమల జాతిక సందహానే రగిని అన పనివిడీట తవత్ కారణయక్ ఎకతు కిరీమ సందహాయ్ ఏ నిజా అపి ఇతామ పిలుకులెన్ హెలా దకిన విఘ్నేశ్వరన్ మహాత్మాగే మేక సంచారే సహా ఏ కొట్టిగందవియాన్ హమువీమ సహా ఏ కొట్టిగందవియాన్ దేశపాలన చిరకరువాంబాట పత్ కిరీమ సహా ప్రభాకరన్ వీరత్పేట నంగీమ